ఇమామదర్శనం నృణామృతస్ వదతి యజత్ ప్రత్యై

భగవస్తాయ భగవ్రేయవాయ భగవానతిలాయై భగవైరణ్యాయై భగవస్తికాయై భగవదాసమోరుణాయై నగిమత్యై పుష్టిమత్యై భగరాయస్తోణాయై రాజాస్తి భూమావై హోతా భూమాదూరగ్రామన్యా ఓం నైవాస్మిన్ భూమానందజాది రేణ క్షత్రసంగ్రహే సహోద్ఘాతా ఉత్తరతో దక్షిణాదిష్టం నోక్షది అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయతం రాజాధర్మాయురేష్ఠితి ఆయుర్వాహుజ్ఞాతా ఆయుః క్షత్రసంగ్రహీతారా ఆయుడైవాస్మిన్నాయుర్దధాతి శతకం నతం భవంది సదాయః పురుషశతేంద్రియః ఆయుష్ేమేంద్రియే ప్రతిష్టతి శతశతా భవంది శతక్రోధిరా జిక్ష్మేవ ప్రతిష్టతి తథా వై అభిరోగిహేతస్య స్కందతి ఏవం వా ఏతదశ్వస్య స్కందతి యన్నిష్టమనాలబ్ధముత్సృజంది యస్తోజ్ఞాన్వా సర్వలోకమేవైనం కరోస్య స్కందాయ హస్తన్న గంభీరతే యస్తుతస్య స్కందతి సహస్రమన్వా సహస్రసంవిదస్సు వర్గోలోకా సువర్గస్య లోకస్యాభిజిత్యై యత్పరిమితా అనుసృజాత్ పరిమితమవరుందీత అపరిమితా అన్వా అపరిమితస్సు వర్గోలోకా వర్గస్య లోకస్య సమస్యై స్వోక్త్యాజుగోది యా ఏమవశ్యా ఆప తా అవరుందే అస్యాంజుగోది ఇయం వా అత్యర్వైనరా అస్యామేవైనా ప్రతిష్టావయతి ఉపాజ ప్రజాపతి స్తోక్యాదువా అహమశ్వమేతం నద్యస్థాపయామి తేన దస్తస్థి తేన దరామీతి అగ్నయే స్థాహేత్యా అగ్నయైనం జుగోది సోమాయ స్థాహేత్యా సోమాయైనం జుగోది పవిత్రే స్థాహేత్యా పవిత్రయైనం జుగోది సరస్వత్యై స్థాహేత్యా సరస్వత్యానం జుగోది ఓష్ణే స్థాహేత్యా ఓష్ణయైనం జుగోది బృహస్పతయే స్థాహేత్యా బృహస్పతయైనం జుగోది అపామోదాయ స్థాహేత్యా అధ్యయైనం జుగోది వాయవే స్థాహేత్యా వాయవయైనం జుగోది నిత్రాయ స్థాహేత్యా నిత్రాయైనం జుగోది వరుణాయ స్థాహేత్యా వరుణాయైనం జుగోది ఏదాధ్యయైనం దేవతాభ్యో జుగోది దశ దశ సంపాదం జుగోది తదాకర విరాడ్ అన్నం విరాడ్ విరాజైవాన్నాధ్యమవరుందే ప్రవాహేణోస్మాల్లోకాచ్యపదే యః పరాజీరాహుదీర్ఘోది పునః పునరధ్యావర్తం జుగోది అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి ఏదాగం మమావదోస్మేధస్థిరస్థితి మమాజాస్కందాయ అస్తాన్నగం నీరాదే యజ్ఞరస్థిరస్య స్కందతి ప్రజాపదయే స్వాజుక్తం రోక్తామీది పురస్కాష్టం రోక్షది ప్రజాపతిర్వైదేవానామన్నాదో వీర్యావాన్ అన్నాద్యమేవాస్మిన్ వీర్యం దదాది తస్మాదశ్వపరో నామన్నాదో వీర్యావత్తమ ఇంద్రాగ్నిభ్యాం దేది దక్షిణత ఇంద్రాగ్ని వై దేవానామోజిష్టౌ బలిష్టౌ కోదయేవాస్మిన్ బలం దదాది తస్మాదశ్వపరో నామోజిష్టౌ బలిష్టా వాయవేస్తేది పశ్చాత్ వాయుర్వై దేవానామాదుస్కారధారితమ జపమేవాస్మిన్ దదాది తస్మాదశ్వపరో నామాదుస్కారధారితమ విశ్వేస్తేస్తాదేవేస్తేయుత్తరద విశ్వే వై దేవాదేవానాయ్యగస్మితమాగయేవాస్మిన్ దదాది తస్మాదశ్వపరోణాయ్యగస్మితమ దేవేస్తేస్తాద్ దేవా వై దేవానామపచితమా అపచతి నేవాస్మిన్ దదాది తస్మాదశ్వపరోణామపచితమ సర్వేస్తేస్తాదేవేస్తేయుక్తుపరిష్టాద్ సర్వే వై దేవాస్తి మందో అరస్మినేవాస్మిన్ అహరో దాది తస్మానష్టపడోణాన్ గిరిమాన హరస్మితమా శివేష్టాంతరిక్షాయ పృథగ్యై స్వేచ్చేవైనల్లోకేభ్య ప్రోక్షది సదేష్టాదే స్వాధ్యస్తౌడదేభ్యస్వా విశ్వేభ్యస్వా భూతేభ్య అస్నానష్టమేకయాతిపుణర్వాణిభూతాన్వదీవంతి బ్రహ్మవాదినో వదంతి యత్రాజాపత్యోశ్వా అతకస్వాదేన మన్యాభ్యో దేవతాభ్యోది ప్రోక్షతీతి అశ్వే వై సర్వా దేవత అన్వాయత్తాయ్యేస్థాభూతేది ప్రోక్షతి దేవత ఏవాస్మిన్నన్వాయాతి తస్మాదశ్వే సర్వా దేవత అన్వాయత్తై అమిడో ప్రియేషస్య స్కందతి ఏం ఏతదశ్వస్య స్కందతి యత్రోక్షమనాలబ్ధముత్సంది యదశ్వచరితాని జుగోతి సర్వమే వైనంగరోక్ష స్కందాయ అస్తన్నీతస్కందది ఏంగారాయత్కారేంగేత్యాని వా అశ్వచరితాని చరితైరేవైనకం సమర్థయతి తదాహో అనాహుతయో వా అశ్వచరితాని ఐదాహో సత్యా ఇది అథో కల్వాహో అత్రీతం విష్ణానశ్వమేకం స్థాపయతి ఇతరత్వచరితాని జుగోరి అస్మాద్భోతవ్యా ఇది పవిత్రావాసేన మేతాయతనా దాది భ్రాతృవ్యమస్మై జనయతి యశ్యానాయతనేరాహుతి జుగోరి సావిత్ర్యాయుస్తాపిత ఆపవనీయేష్వచరితాని జుగోరి ఆయుధన ఏవాస్యాపదేష్టి నాస్మై భ్రాతృవ్యంజనయతి తదాహో యజ్ఞముఖే హోదవ్యాజ్ఞై వర్గస్లోకస్యానుఖే పడవర్యమానం వ్యస్తయేద్ అపదు వర్గాల్లోకాస్తేద పాపీయాంచాది పదదేవ హోదవ్యా అయమాణం వడదర్యర్థయతి అభిదు వర్గల్లోకం జయతి సపాపీయాన్ భవతి అష్టాచత్వారికం జదమశ్వరూపాణి జగోతి అష్టాచత్వారికం జదక్షరా జగతి చాగదోష్ట ప్రజాపత్యశ్వమృద్ధ్యై చేతిరిక్తం జగోతి తస్మాదేన ప్రజాస్వద్భృగా నిహోర్మాత్రా ప్రభోక్షిత్రేత్యాయం వై మాతా అదోపిక ఆశ్యామే వైనం మరిషదాది అశ్వదయోదీత్యాైనమే తస్మాక్షిప్తా ప్రజాయందే అత్యోదీత్యా తస్మాదశ్వసర్వాడోనక్యే తస్మాదశ్వసర్వేణాంబడోనాదశ్రైత్యం గచ్చతి ప్రయత్రైత్యమాప్నోది ఏం వేద నరోత్సర్వాదిసప్తిరసి రాజ్యరీత్యా రూపమేవా శ్రీతన్మహిమానం వ్యాజట్టే యజున్నామాదీత్యా ఏదత్వాశ్వస్య ప్రియం నామధేయం ప్రియేణ ఇవైనం నామధేయేణ అభివసతి తస్మాదప్యా మిత్రౌ సంగత్య నామ్నాదే స్వయేతే మిత్రమేవ భవద ఆదిత్యానాం పత్రాన్ విహిత్యా ఆదిత్యానే వైనం గమయతి అక్షయే స్వాహేంద్రాత్మిత్యాది పూర్వహోమాన్ జుగోతి పూర్వే వచ్చినందం ప్రాతృమతి పూరతి భువే స్వాభవ్యాయ్యవిష్యేచ్చుతాయ దేవాగాదం దేవేభ్యోష్మేధాయ ప్రోక్షిణోపాదం వైదవ్యాగముఖాదేవాగాదైనం మరిదాది ఈశ్వరో వాస్తవరాంబరావదందో ఏదావాశ్వందనం తాదిరేవైనం బధ్నాది తస్కాదశ్వప్రముక్తోబంధనమాగచ్చతి తస్కాదశ్వప్రముక్తోబంధనం నజహాది రాష్ట్రం వా అశ్వమేధ రాష్ట్రే ఖలు వాయత్సందే ఏమ్మే జగం నక్షంది తే నార్యోదృతం గచ్చంది రాష్ట్రాదేవదే రాష్ట్రం గచ్చంది అథయ ఉదృజం న గచ్చంది రాష్ట్రాదేవదేవచ్ఛిద్యందే పరా వా ఏదతిచ్చరే స్వలోస్వమేధేన యజతే జగమిష్ట అశ్వం విందేరన్నే అన్యేదాస్తయజ్ఞా రక్షంది యజ్ఞాదాయ అధాన్యమానీయ ప్రోక్షేయో సైవ దద ప్రాయశ్చిత్తి ప్రజాపతిరగామయదాశ్వమేధేన యజేయతి తపోతప్యతే మానస్య సప్తాశ్వమో దేవత ఉదక్రామన్ సాదీష్టా భవదే సయేదాని వైష్ణదేవాన్యమశ్యతే ஆண்யஜபோத் தைர்வைகதீஷ்காமவாருந்த யத்வைகதேவானுஜபோதி ஈஷ்காமேவதேஜமானோ வருந்தே சப்தஜபோதி சப்தயுதா தேவதா உதத்ராமன் அன்வஹஞ்சபோதி அன்வஹமேவதீஷ்காமவருந்தே ஸ்ரீனி வைஷ்ணதேவானுஜபோதி தத்வாரியோத்ரஹணானி சப்ததம் பத்யந்தே சப்தவைரிரண்யா பிராணா பிராணாதீஷ்டா பிராணைரேவ பிராணாந்தீஷ்டாமவருந்தே ஏகவிதம் சதிம் வைஷ்ணதேவானுஜபோதி ஏகவிதம் தர்மை தேவலோகா காதுஜமாதா பஞ்சத்தவா பெயரிமே லோகா அதாவாதித்ய ஏகவிகுஞ்சா கேடது வர்க்கோ லோகா தத்தைத்யம் சத்ரம் சாஸ்ரீ தத்ரத்னஸ்கமிஷ்டமம் தத்வாராஜ்யமுச்சதே ரபம் நதமோத்ரஹணானு ஜகோதி ரபம் நதக்கரா விராட் அன்னம் விராட் விராதைவான்னாத்யமவருந்தே பிரேதா விபச்ச தேவதான் ஜகோதி யாவிருதோ வை தேவா யாவிருதை மே லோகா ஏனால்லோகானாமாத்யை ஏனால்லோகானாம் கிருத்தே அபவாயே தஸ்மாத் பிராணாக்ராமந்தி ஜோதிஷ்டமேதமதிஞ்சனோதயே ஸ்வாஹாதிமனதேஸ்வாஹாமனாபதயேஸ்வாஹாஸ்வாஹாஸ்மைஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ்வாஹாஸ் ஸ்தாரிச்சைமக்கேஸ்தாரிச்சைமதேதாயை பிரதிஷ்டாயோஜ்யே ಕಾದನ್ಯಮಿಮಾನಂದನಾದಿ ತಸ್ಮರಾಜಾಯತ ಓಣಾನಷ್ಟಾನಿತ್ಯಾಹ ಅನಡಕ್ಯೇಕವೀತ್ಯಂದದಾದಿ ತಸ್ಮಾತ್ ಪುರಾಗೋಣಾನಷ್ಟಾನಜಾಯತ ಆದಿಷ್ಟಪ್ತೇತ್ಯಾಹ ಜೋಡಿತ್ಯೇವರೂಪಂದದಾದಿ ತಸ್ಮಾತ್ ಶ್ರೀಯುಮತಿ ಪ್ರಿಯಾಭಾವುಕ ಜ್ಯೇಷ್ಠೋರಥೇಕ್ಷಾಹ ಆಹವೈ ತತ್ರ ಜ್ಯೇಷ್ಠೋರಥೇಕ್ಷಾಜಾಯತೆ ತತ್ತೈತೇನ ಯಜ್ಞೇನ ಯದಂತೆ ಸವೇ ಯೋಯುವೇತ್ಯಾಹ ಯೋ ವೈ ಭೋಸ್ವಾಮಯಸಿ ಸವೇ ಯೋಯುವಾ ತಸ್ಮಾತ್ ಯುವಾಪುಮಾನ್ ಪ್ರಿಯೋ ಭಾವುಕ ಆಸ್ತೇನ ಮಾನಸ್ಯ ವೀರೋದಾಯತ ಅಮಿತ್ಯಾಹ ಪರ್ಜನ್ಯೋ ವರ್ಣತಿಕ್ಕೇನ ಯಜ್ಞೇನ ಜಗಂದೇ ಫಲಿನ್ಯೋ ನವೋಡದಯ ಪಚ್ಚಂದಿತ್ಯಾಲಿನ್ಯೋ ನವೈತತ್ರೌಡದಯ ಪಚ್ಚಂದೇ ಯತ್ರೈತೇನ ಯಜ್ಞೇನ ಜಗಂದೇ ಯೋಗಕ್ಷೇಮೋ ನ ಕಲ್ಪದಾಮಿತ್ಯಾ ಕಲ್ಪದೇ ಹವೈತತ್ರ ಪ್ರಜಾಭ್ಯೋ ಯೋಗಕ್ಷೇಮ ಯತ್ರೈತೇನ ಯಜ್ಞೇನ ಯಜಂತೇ ಪ್ರಜಾಪದೇವೇಭ್ಯೋ ಯಜ್ಞಾನ್ಯಾಧಿಗತೆ ಸ ಆತ್ಮನ್ನಶ್ವಮೇಧಮದತ್ತ ತಂದೇವ ಅಬ್ರವನ್ ಏಷವಾವ ಯಜ್ಞ ಯದಶ್ವಮೇಧ ಅಪ್ಯೇವನಾಸ್ತಿ ತೇಭ್ಯೇತಾನನ್ನ ಹೋಮಾನ್ ಪ್ರಾಯಚ್ಛತೆ ಪಾನಜುಗೋತ್ ತೈರ್ವೈಷದೇ ಬಾನಪ್ರೀನಾತ್ ಯದನ್ನ ಹೋಮಾನ್ ಜುಗೋತಿ ದೇವಾನೇವ ದೈರ್ಯಮಾನಪ್ರೀಣಾತಿ ಆಜ್ಞೇನ ಜುಗೋತಿ ಅಗ್ನೇರ್ವಾಗೇತದ್ರೂಪಂ ಯದಾಜ್ಯಂ ಯದಾಜ್ಞೇನ ಜುಗೋತಿ ಅಗ್ನಿಮೇವ ತತ್ರೈನಾತಿ ಅಧುನಾ ಜುಗೋತಿ ಆಜ್ಯೈವಾಗೇತದ್ದೇವತಾಯೈ ರೂಪಂ ಯನ್ಮಧೋ ಯನ್ಮಧುನಾ ಜುಗೋತಿ ಆರ್ಯೈನೇವ ತದ್ದೇವತಾಂ ಪ್ರೀಣಾತಿ ತಂಡುಳೈರ್ಜುಗೋತಿ ಪಶೂನಾಂ ವಾಗೇತದ್ರೂಪಂ ಯತ್ತಂಡುಳಾಃ ಯತ್ತಂಡುಳೈರ್ಜುಗೋತಿ ವಸೂನೇವ ತತ್ರೀನಾದಿ ಪೃಥುಕೈರ್ಜುಗೋತಿ ರುದ್ರಾಣಾಂ ವಾ ಏತದ್ರೂಪಂ ಯರಪೃಥುಕಾಃ ಯರಪೃಥುಕೈರ್ಜುಗೋತಿ ರುದ್ರಾಣೇವ ತತ್ರೀನಾದಿ ಕಾದೈರ್ಜುಗೋತಿ ಆದಿತ್ಯಾನಾಂ ವಾ ಏತದ್ರೂಪಂ ಯಲ್ಲಾಜಾಃ ಯಲ್ಲಾದೈರ್ಜುಗೋತಿ ಆದಿತ್ಯಾನೇವ ತತ್ರೀನಾದಿ ಕರಂಬೈರ್ಜುಗೋತಿ ವಿಶ್ವೇಕಾಂ ವಾ ಏತದ್ದೇವಾನಾಗುಂ ರೂಪಂ ಯತ್ಕರಂಬೈರ್ಜುಗೋತಿ ವಿಶ್ವಾನೇವ ತದ್ದೇವಾನ್ ಪ್ರೀಣಾತಿ ಧಾನಾಭಿರ್ಜುಗೋತಿ ನಕ್ಷತ್ರಾಣಾಂ ವಾ ಏತದ್ರೂಪಂ ಯತ್ಧಾನಾಭಿರ್ಜುಗೋತಿ ನಕ್ಷತ್ರಾಣ್ಯೇವ ತತ್ರೀಣಾತಿ ಶಕ್ತುಭಿರ್ಜುಗೋತಿ ಪ್ರಜಾಪತೇರ್ವಾ ಏತದ್ರೂಪಂ ಯತ್ಸಕ್ತವಃ ಯತ್ಸಕ್ತುಭಿರ್ಜುಗೋತಿ ಪ್ರಜಾಪತಿನೇವ ತತ್ರೀಣಾತಿ ಮಧೋಶ್ಯೈರ್ಜುಗೋತಿ ಸರ್ವಾಧಾಂ ವಾ ಏತದ್ದೇವತಾನಾಗುಂ ರೂಪಂ ಯನ್ಮಧೋಸ್ಯಾಮಿ ಯನ್ಮಧೋಸ್ಯೈರ್ಜುಹೋತಿ ಸರ್ವಾ ಏವ ತದ್ದೇವತಾ ಪ್ರೀಣಾದಿ ಪ್ರಿಯಂಗುದಂಡುಲೈರ್ಜುಗೋತಿ ಪ್ರಿಯಾಂಗಾ ಅವೈನಾಮೈತೇ ಏಕೈರ್ವೈ ದೇವ ಅಶ್ವಸ್ಯಾಂಗಾನಿ ಸಮದದು ಯತ್ಪ್ರಿಯಂಗುದಂಡುಲೈರ್ಜುಹೋತಿ ಅಶ್ವಸ್ಯೈವಾಂಗಾನಿ ಸಂದಧಾತಿ ದಶಾಂಗಾನಿ ಜುಗೋತಿ ದದಾತ್ತರಾ ವಿರಾಟ್ ಮಯಾತ್ಕೃಷ್ಣಸ್ಯಾನ್ನಾಧ್ಯಶ್ಚಾವರದ್ಯೈ ಪ್ರಜಾಪತಿರಶ್ವಮೇಧಮತಿಗರ ತವಂ ರಷ್ಟಕಂ ರಷ್ಟಾಗಸ್ಯತಿ ಧಾಪುಂಸನ್ ಸ್ವಯೇತಾನ್ ಪ್ರಜಾಪತನ್ನಕ್ತಕಂ ಮೋಮಾನ ಪಶ್ಯತೆ ಪಾನಜುಗೋತ್ ತೈರ್ವೈದ ಯಜ್ಞಾನ್ ರಕ್ಷಾಗಸ್ಯ ಪಾಹನ್ ಯನ್ನಕ್ತಕಂ ಮೋಮಾನ್ ಜುಗೋತಿ ಯಜ್ಞಾದೇವತೈರ್ಯಜಮಾನೋ ರಕ್ಷಾಗಸ್ಯ ಪಹಂತಿ ಆಜ್ಞೇನ ಜುಗೋತಿ ವಜ್ರೋ ವಾ ಆಜ್ಞಂ ವಜ್ರೇಣೈವ ಯಜ್ಞಾನ್ ರಕ್ಷಾಗಸ್ಯ ಪಹಂತಿ ಆಜ್ಞಸ್ಯ ಪ್ರತಿಪದಂ ಕರೋತಿ ಪ್ರಾಣೋ ವಾ ಆಜ್ಯಂ ಉಪದೇವಾಸ್ಯ ಪ್ರಾಣಂ ದದಾತಿ ಅನ್ನ ಹೋಮಾನ್ ಜುಗೋತಿ ಶರೀರವದೇವಾವರಂತೆ ಯತ್ಕಾಸಂ ಜುಗೋತಿ ಉಭಯಶ್ಚಾವರುಧ್ಯೈ ತಕ್ಕಂ ಜುಗೋತಿ ತಕ್ಕಧಾಮಪಹತ್ಯೈ ಆಜ್ಯೇನಾನ್ ತದೋ ಜುಗೋತಿ ಪ್ರಾಣೋ ವಾ ಆಜ್ಯಂ ಉಭಯದೇವಾಸ್ಯ ಪ್ರಾಣಂ ದದಾತಿ ಪುರಸ್ತಾಶ್ಚೋಪರಿಷ್ಟಾಶ್ಚ ಏಕಸ್ಮೈ ಸ್ವಾಹೇತ್ಯಾಹ ಅಸ್ಮಿನ್ನೇವ ಲೋಕೇ ಪ್ರತಿತಿಷ್ಠತಿ ಸ್ವಾಭ್ಯಾಭಿಸ್ವಾಹೇತ್ಯಾಹ ಅಮಸ್ಮಿನ್ನೇವ ಲೋಕೇ ಪ್ರತಿತಿಷ್ಠತಿ ಉಭಯೋರೇವ ಲೋಕಯೋ ಪ್ರತಿತಿಷ್ಠತಿ ಅಸ್ಮಿಗ್ಯಸ್ಕ ಅಮಸ್ಮಿಗ್ಯಸ್ಕ ஆயுரேவீத்யமவருந்தே ஆயுர்வை சஹஸ்ரம் ஆயுரேவாவருந்தே சர்வஸ்மை ஸ்வாஹேத்யா அபரிமிதமேவாவருந்தே பிரஜாபதிம் வா ஏவை சதீத்யாஹோ யோஸ்வமேதேன யதத இதி அதோ ஆஹோ சர்வாணி பூதானி இதி ஏவஸ்மை ஸ்வாஹேத்யா பிரஜாபதிர்வாயேக தமேவாப்னோதி ஏகஸ்மை ஸ்வாஹேத்யபிபூர்வமாஹுதீர்ஜோதி அபிபூர்வமேவ சுமர்க்கம் லோகமேதி ஏகோத்தரம் ஜுகோதி ஏகபதேவ சுமர்க்கம் லோகமேதி சந்ததம் ஜுகோதி சுமர்க்கச்ச லோகச்ச சந்தத்யை சதாய ஸ்வாஹேத்யாஹ சதாயுர்வைவரண சதவீர்யா ஆயுரேவ வீர்யம் அவருந்தே சஹஸ்ராய ஸ்வாஹேத்யாஹ ஆயுர்வை சஹஸ்ரம் ஆயுரேவாவருந்தே அயுதாயுஷ்பாயுஷ்பாஹேத்யாஹேலோகாணவருந்தே அற்புதாயுஷ்பாஹேத்யாஹ்வாத்மாதமேவாவருந்தே அற்புதாயுஷ்பாஹேத்யாஹ யோ வை வாஜோ பூமா தன்யற்புதம் பாதயேவ பூமானமவருந்தே சமுத்திராயுஷ்பாஹேத்யாஹ சமுத்திரமேவாப்னோதி மத்யாயுஷ்பாஹேத்யாஹ மத்தியமேவாப்னோதி அந்தாயுஷ்பாஹேத்யாஹ அந்தமேவாப்னோதி பரார்த்தாயுஷ்பாஹேத்யாஹ பராத்தமேவாப்னோதி உஷதே ஸ்வாஹாத்யுஷ்டை ஸ்வாஹேத்யாஹ ராத்திர்வா உஷா அஹத்யுஷ்டி அஹோராத்ரே ஏவாவருந்தே அசோ அஹோராத்ரயோரேவ பிரதிதிஷ்டதி தாயுர்வயேர்த்தி வா வானத்தம் வாஜு குயாத் அஹோராத்ரே மோஹயேத் ஸ்வாஹோதேஷ்வாஹோஸ்வாஹேத்யனுஜேஜுகோதி சர்வமேவை நமஸ்தன்னகங்கவர்த்தல்லோகங்கமயதி அக்கஜே ஸ்வாஹோமாயஸ்வாஹேதி பூர்வஹோமாஞ்சுகோதி பூர்வயேமத்திகண்டம் ராஜவ்யமதிக்ராமதி ரவ்யை ஸ்வாஹந்தரிச்சாய ஸ்வாஹேச்சாய யதாயிந்தரே வைததே அக்கஜே ஸ்வாஹோமாயஸ்வாஹேதி பூர்வதீச்சாதுகோதி பூர்வயேமத்திகண்டம் ராஜவ்யமதிக்ராமதி ஏகவிகுஞ்சனேந்தேஷ்டாஞ்சபோதே அர்வாணியசங்கிராமத்யாப்தேஜுகோதி சமஸ்தமேவத்யகந்தம் ராஜவ்யமதிக்ராமதி சத்யஸ்வாஹனோத்யாவிஸ்வாஹேத்யங்கோமாஞ்சுகோதி அங்கே அங்கே வை வருடச்ச பாத்மோபஸ்னிஷ்டா அங்காரங்காரே வைனம் பாத்மனஸ்தேன முஞ்சதி அஞ்சேதாய ஸ்வாஹா கிருஷ்ணாய ஸ்வாஹா ஸ்வேதாய ஸ்வாஹேத்யஸ்வரூபானுஜுகோதி ரூபைரே வைனகம் நமஸ்தயதி ஓடதேத்யஸ்வாஹா மூலே ஸ்வாஹேத்யோடதி ஹோமாஞ்சுகோதி ஸ்வையோ வா ஓடதய ஃபலங்கண்ணி மூளேபோவருந்தே வனஸ்பதிஸ்வாஹேதி வனஸ்பதி ஹோமாஞ்சுகோதி ஆரண்யாச்சாவருத்தியை மேடஸ்தாவருடைரவத்யமாவியானுஜுகோதி பிராணாவை தேவா அபாவியா பிராணானேவாவருந்தே கோப்பியாச்சுவாஹேத்யபாகம் ஹோமாஞ்சுகோதி அப்துமா ஆபா அன்னம் வா ஆப அத்தியோ வா அன்னஞ்சாயதே யதேவாத்யோன்னஞ்சாயதே தமருந்தே அம்பாகும் சிஜுகோதி அயம் வை லோகோம் பாகும் ஸ்ரீ தாஸ்யாவதபோதிபதய அக்ஷ்யோதி இடம் பாகும் சிஜுகோதி இமமேவ லோகமவருந்தே அதோனாகும் சாயுஜ்யம் கச்சதி அக்ஷிஞ்சோதிரவருந்தே சபாகம் சிஜுகோதி அந்தரிக்கம் வைன பாகும் ஸ்ரீ சத்யருத்ராதிபதய வாயுஜோதி என்ன பாகம் சிஜுகோதி அந்தரிக்கமே மாவருந்தே சத்ராணாகும் சாயுஜ்யம் கச்சதி வாயுஞ்சோதிரமருந்தே மகாகும் சிஜுகோதி அசோ வை லோகோ மகாகுந்தி சத்யாதித்யாதிபதய சௌரியோஜோதி என்மகாகும் சிஜுகோதி அமுமேவ லோகமவருந்தே ஆதித்யானாகும் சாயுஜ்யம் கச்சதி சௌரியஞ்சோதிரமருந்தே நமோராக்கே நமோ வருணாயே நியப்யானு சிஜுகோதி அன்னாத்யஸ்யாவருத்யை பயோபோருபாதோ அபிவாதோ ஸ்ராயிணி கவ்யானு சிஜுகோதி பசூனாமவருத்யை பிரணாயுமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்தோமாந்த సుమర్గస్య లోకస్య నమస్యై యః ప్రాణతో యః ఆత్మనః ఇది మహిమానో జగోని సువర్గో వై లోకో మహా స్వర్గమేవతాభ్యాన్లోకమానో వరుంతే ఆత్మన్వంతా పరో బ్రహ్మవత్సీరాయ దామి నమస్తాని బ్రహ్మవత్సదాని జగోతి బ్రహ్మవత్సరమేవ దైజ్యమానో వరుంధే శక్తిమేజమితి జుగోత్యనందరిత్యై అర్థలే నమనమస్తై నమనమతి సన్నతి ఓమాన్ జగోతి స్వర్గస్య లోకస్య సన్నత్యై భోగాయ స్వాహా బలిష్యే స్వాహేతి భోగా భవ్య ఓమో జుగోతి అయం వై లోకో భూతం అసౌ భవిష్యతే అనయోరేవ లోకజో ప్రతిష్టతి ైరక్షందమంజాయమానయిత్యశ్వస్తోమీయోతిమేవేనాశ్వతి యోష్మేదేన యజతే సముదైనమేవం వేద యజ్ఞం నష్టాపిశ్యతి ఘాతుం దన్య సయేతాన్ ప్రజాపదన్నక్షపం మోమాన పశ్యతే ఆనజుగోదే తైరపేదయజ్ఞాద్రక్షాపిశ్యమాన్య ఎన్నక్తం హోమాన్ జుగోతి యజ్ఞాదేవతైర్యమానో రక్షాగస్య పహంది ఉదరే స్వాహాస్యై స్వాహేత్యన్నతో జుగోతి సువర్గస్య లోకస్య నమస్యై ఏకయోపో వైకాదశనీవా అన్యేనాయ యజ్ఞానాయ్యోపాపవంది ఏకవిగం యన్యస్వమేధస్య సువర్గస్య లోకస్యాభిజిత్యై దైవో వా కాదిరో వా పాలాశో వా అన్యేనాయ యజ్ఞస్తతో నాయ్యోపాభవంది రాజునాలయేకమిగంగత్యరత్యరశ్వమేధస్యవర్గస్య లోకస్య నమస్యై నాన్యేరాంబౌనాన్ని జన్యా అవద్యంతి అవద్యంజస్వస్య ఆత్మా వైదేజనీ ఆత్మనోపహత్యై లక్షకాకాయామన్యేనాంబౌనామవద్యంతి వేదనిరాఖాయామశ్వస్య అప్సుయోర్వాశ్వ అప్సుయో వేదతః స్వయేవాప్సుయో నాపవద్యతి యోగేన శ్రామ్యాన్ కరోన్నియంజంతి ఆరోగేష్ణ్యాన్ ధారయంతి పశూనాంత్యావృత్యై ఆశ్రామ్యాన్ సజోన్లభంతే ప్రారణ్యాన్ స్పృయంతి పాపనోపహత్యై పాద్యుమాలమక్లిష్టం వినోది రోణహత్యాయా అపహత్యై పౌరుద్రవాభిజో భవత పుణ్యస్య గంధస్యావరుద్ధ్యై రోణహత్యామేవాస్మాదమహత్య పుణ్యేన గంధేనో భయత పరిగణ్ణాది షడ్భైలువా భవంతి బ్రహ్మవచ్చదస్యావరుద్ధ్యై సత్తాభిరాజోవరుద్ధ్యై సత్కాలాజా సోమవీతస్యావరుద్ధ్యై ఏకవిగంజని సంపద్యందే ఏకవిగంజని వైదేవ లోకా ద్వారమాదా పంచస్తవ పయనివే లోకా సదావాదిత్యేకవిగుంధ జయదు వర్గో లోక సువర్గస్య లోకస్య నమస్యై శతం భగవో భవంతి సదా విస్ఫురణేంద్రియ ఆయుష్ేవేంద్రియ ప్రతిదక్షతి సర్వం వా అశ్వమేధ్యాప్నోది అపరిమితా భవంతి అపరిమితస్యావరుద్ధ్యై బ్రహ్మవాదినో వదంతి తస్మాత్ దక్షిణతో నామవద్యంతి ఉత్తరదోష్ణస్యేపి వారుణో వా అశ్వ జేడా వై వరుణస్య దిగే స్వాయామేవాస్య దిహ్యమద్యది యజిదరేణాం పదో నామవద్యది సర్వే వద్యంతేనావరుంధే ఇదే ஜாமதி அப்பிலோ நிர்வாஸ்வா அப்சுதோ வேததா ஸ்வயேவை நையோனோ பிரதிஷ்டாவயதி புரஸ்தாத் பிரத்யஞ்சமடோ பரஞ்சினோதி பர்ச்சா காஜீனங்கோ மிருகம் தானாபானா வேதாஸ்மின் சம்யஞ்சோ ததாதி அஸ்வந்தோ பரங்கோ மிருகமிதி தர்சவுத ஏகாந்து போதி ஏகால் லோகானாம் அபிஜித்யை ஆஸ்தன அபிஜு போதி சாத்தான வேதை நவம் சுதமம் கரோதி சாத்தாமஸ்தில் லோகே பவதி ஏகம் வேதா ஸ்வரேரண்ய ஊரு பலி பாவுகா இது கிரோ மாதோ மிருத்தே ब्रह्मरत्तममेवोपरिष्टाद्धत्ते अतो कवचे एवैते अभिगप्रयोगजे तस्मात्मादिज्ञस्तन्नस्थोदीत्यङ्करोति धृणोधरमतस्ताद् प्रतिष्ठामे वैताम् कुरुते अथो इयम् वैदाता अस्यामेव प्रतिष्ठति सौर्यम् अलक्षम् पुच्छे उच्छेदमेव दन्तुरुदे तस्मादुच्छेदम् पये प्रजा अभिरक्षयन्ति समाप्वाष्टादशि गिरवारन्त यदष्टादशि न आलभ्यन्ते यज्ञमेव तैराप्वा इदमानो वदन्ते संवत्सरस्य वा एषा प्रतिमा यदष्टादशिनः द्वादशमासा पञ्चस्तवः संवत्सरोऽष्टादशः यदष्टादशि न आलभ्यन्ते संवत्सरमेव तैराप्वा इदमानो वदन्ते अग्निष्टेण्यान् पशोनुपाकरोति इतरेषु योपेष्वष्टादशिनो जामित्वाय तव नवालभ्यन्ते सवीर्यस्ताय यदारण्यैः सद्यस्थापयेत् यदस्येताम् पिता पुत्रौ यद्वानग्रामेयुः विदूरङ्ग्रामयोर्ग्रामान्तौ स्याताम् यदक्षेपा आपुरुडव्याद्रा परिमोषिण आख्याधिनीस्तस्करारण्ये शाजायेरन् तदाहुः अपशवो वाजेते यदारण्या यदारण्यैः सद्यस्थापयेत् क्षिप्रे यजमानमरण्यम् मृतगम् हरेयोः अरण्यायतनाह्यारण्या पशव इति यत्पशून्ना लभेत अनवरुद्धापस्य पशवस्योः यत्पर्यग्निविधानस्थिचेत् यत्करेशनम् कुर्यात् यत्पशो न लभते तेनैव पशो न वरुन्धे यत्पर्यग्निकृतानस्थिजस्य यज्ञवेशसाय अवरुद्धापस्य पशवो भवन्ति न यज्ञवेशकम् भवति न यजमानमरण्यम् मृतकम् हरन्ति राम्यैः सद्यस्थापयति एते वै पशवः क्षेमो नाम सम्पिता पुत्रावश्यकाः समध्वानग्रामन्ति समन्तिकम् ग्रामयोर्ग्रामान्तौ भवतः न क्षीताः पुरुणव्याद्राः परिमोचिन आव्याधिनीः तस्करा अरण्येष्वाजायन्ते प्रजापतिरकामयतो भूलोकावबन्धीयेति स एतानुभयान् पशून पश्यते राम्याविश्चारण्याविश्च तानालभर तैरवैन उभौ लोकामवारुन्ध राम्यैरेव पशुभिर्मल्लोकमवारुन्ध आरण्यैरमम् यद्राम्यान् पशोनालभते इममेव तैर्लोकमवरुन्धे यदारण्यान् अमम् गैः अनवरुद्धो वा एकस्य संवत्सर इत्याहुः यैरैरश्चादुर्मास्याणि संवत्सरम् प्रयुङ्ग इति एतावान् वै संवत्सरः यच्चादुर्मास्याणि यदेवेदातुर्मास्याः प्रणव आलभ्यन्ते प्रत्यक्षमेव तैः संवत्सरैरमानो वृन्धे इलाचेन प्रजया पशुभिरुध्यते यः संवत्सरम् वृयुङ्क्ते संवत्सरस्तु वर्गो लोका सुवर्धन्तु लोकन्नापराध्नोति प्रजा वै पशव एकादशिनी यदेव एकादशिनात् प्रणव आलभ्यन्ते साकारेव प्रजाम् पशोयजमानो वृन्धे प्रजापतिर्विराजमसृजर सा दृष्टाश्वमेधम् राविषत् ताञ्जलविरणस्ताजुन्द तामाप्नोत् तामाप्वादशिरवारुन्द यद्दशिन आलभ्यन्ते विराजमेव तैराप्वायमानो वरुन्धे एकादश दशत आलभ्यन्ते एकादशाक्षरात् द्रष्टुमे वैष्णवाः पटवः पटोनेवावरुन्धे वैष्णदेवो वाश्वः नानादेवत्याः पटवो भवन्ति अश्वस्य सर्वस्थाय नानारूपा भवन्ति तस्मान्नानारूपाः प्रणवाः बहुरूपा भवन्ति तस्मात्मकरूपाः प्रणवस्तमृद्ध्यै अस्मै वै लोकाय ग्राम्याः प्रणव आलभ्यन्ते अमुष्का आरण्याः यद्राम्यान् प्रणोणालभते इममेव तैर्लोकमवलन्धे यदारण्यान् अमुन्दैः उभयान् प्रणोणालभते ग्राम्याविश्चारण्याविश्च उभयोर्लोकयोरवलुध्यै उभयान् पटोनालभते राम्याविष्टारण्याविष्ट उभयस्यान्नाद्यस्यावरुध्यै उभयान् पटोनालभते राम्याविष्टारण्याविष्ट उभयेनाम् पटोनामवरुध्यै त्रयस्तयो भवन्ति त्रय इमे लोकाः येनाल्लोकानामाप्त्यै ब्रह्मवादिनो वदन्ति तस्मात् कर्ता

తేజోమాగ్నిరదోదాది తస్మాదుత్తరోజస్తేజస్వినర యోపమమితో వదన యజమానదేవత్యో వైయోప యజమానమేవ తేజదాయ బ్రహ్మవచ్చేన సమర్థయన చిక్యుత్తిరాదే పూర్వలిక్తిరిత్యా యోర్వై వృత్తి పూర్వలిక్తి శివమేవ వృత్తిమవరుందే చిక్యుత్తిరాదే త్రయాద్వయ్యా అశ్వ వై గృహద్వయ అశ్వమేవృందే చిక్యుత్తిరాదే త్రిరంగిలే రాత్రిరంగిరా రాత్రిమేవృందే చిక్యుత్తిరాదే పిలిక్కిలే శ్రేర్వై పిలిక్కిల అన్నాద్యమేవృందే తత్రే కాగేజరీత్యా అగౌ వా ఆదిత్యే కాగీజరతి తేదయేవృందే పవస్విజాయతే పునరిత్యా చంద్రమా వై జాయతే పునః ఆయురేవృందే ఎగ్జస్విమర్చేదమిత్యాచర్వైమర్చేద బ్రహ్మవర్చదమేవృందే ఎగ్జస్వినావపణం మహదిత్యా అయం వై లోక ఆవపణం మహదే అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి పృష్టామి కావలమందం పృథివ్యా ఇత్యా వేదర్వై బలోంత పృథివ్యా వేదిమేవృందే పృష్టామి స్వాభవనశనాభినిత్యా ఏకో వై భవనశనాభి యజ్ఞమేవృందే పృష్టామి స్వామిత్వా అశ్వచ్చరేద ఇత్యా సోమో వై వృత్తో అశ్వచ్చరేద సోమవీతమేవృందే పృష్టామి వాజః పరమవ్యోమేత్యా బ్రహ్మ వై వాజః పరమవ్యోమ బ్రహ్మవచ్చదమేవృందే అవాయే తస్మాత్ ప్రాణాక్రామంది యోష్టమేదేన యజతే ప్రాణాయ ధ్యానాయ జ్ఞప్యమానమాహుతి ప్రాణానేవాస్మిన్ దాని నాస్మాత్ ప్రాణాపక్రామంది అవంతి తావందే స్వారందు ప్రియందా ప్రియాణ పరిష్టమాప్యానా పదికం భవామహే తో మమేత్యా అవైవాస్మై తద్ధులరే అథో దమంత్యేవైనం అథో ఏవాస్మైవలే త్రిపర్యంతి త్రయైనే లోకా చేద్దయవైనం లోకే ద్యోదువదే త్రిపుణః పర్యంతి షట్ సంవత్యందే షట్వారుదవ ఋతవేవైనం దువదే అపవాయేభ్య ప్రాణాక్రామంది చేయకేనువనందన్వదే సమగస్థః పర్యంతి సమవై వరుణే ప్రాణా ప్రాణానైవాస్మందదే ైత్య ప్రాణావక్రామంది అంబే అంబాల్యం దిగైరి పత్ని ముదానయతి అక్వరైవైనా సుమగే గాంభీరమాధునీత్యాపయేవైనాపనయతి వర్గే లోకే సంప్రోత్సాధానిత్యాగరేవైనా లోకం గమయతి ఆహమజాని గర్భమాత్మజాతి గర్భమిత్యా ప్రజా వై పడవో గర్భ ప్రజామేవ గడో నాస్కందస్తే సేవామే పవమానే స్వర్గం లోకన్న ప్రాణన్ తమస్వ ప్రాణా సౌదేవిరచపథాన్ కల్పయంతి స్వర్గస్థ లోకస్య ప్రజ్ఞాతి కాయత్రే చట్టస్య గణీత్యాశ్వరే వైదేవ్యోభవంతి అయస్మయ్యో రజదారిణ్యా అస్య వై లోకస్య లోకమయస్మయ్యా అంతరిక్షస్య రజదా దివో అరిణ్యా దివో వా అయస్మయ్యా అవాన్నదిరా రజదా ఓద్వారిణ్యా ప్రజేవాస్మై కల్పయతి తస్వాచ్చరిత్యాయై అవాయే తస్వాక్షైరాష్ట్రం గ్రామగిశ్వమేధేన గజతే ఓద్వామేణాముత్రయదా విద్యా శ్రేవైరాష్టమశ్వమేద శ్రియమేవాస్మైరాష్ట్రమోద్భవత్రయది వేణుభారం గిరా వివేద్యా కాష్టం వై భార కాష్టమేవాస్మై పర్యోహతి మధ్యమే దామి శ్రేయవైరాష్ట్రస్య మధ్యం శ్రియమేవృందే శ్రీదేవాదే పునన్యే క్షేమో వైరాష్ట్రస్య గీతో వాద క్షేమమేవృందే యద్ధరణీయమట్టీ వేద్వరిహరణి రాష్ట్రయ్యవ రంజైవాస్మైరాష్ట్రం జగమీ దాది నపృష్టం వడమన్యదయ్యాడోన్నవశ్యమి శోద్రాయ దర్యదారానబోడాయ ధనాయతీచ్చాయిత్రన్నాయకాగమందికేచ్చైకపంక్తికాష్టమశ్వమేదాష్టందగమీదాది ఆహరీచా తస్మాత్రాయ విడస్పంది ఆహరంగమేత వేద్వైకమ రాష్ట్రం వదా రాష్ట్రమే విశ్యామి తస్మాశ్రం విడం సాధతం మాతాదరే విరాజదైత్యాయం వై మాతా అహో పిదా ఆశ్యామే వైనం పరిజదాది అగ్రం రక్తస్య రోహదైత్యా శేర్వై రక్తస్యాగ్రం శ్రియమే వావరందే ప్రసురామీతి దేవ్యాగమే ముష్టిమతగుప్తయదిత్యాేద్వైలవ కాష్టం ముష్టి కాష్టమేవ విశ్యాంతి తాష్టం విదం దాదుడం అవవాయేవేశ్రాణాశ్రామంది జయస్య పూతం వదంది పరిగ్రామణ్యో అకారణమిదురభిమే మృగం వదంది ప్రాణావైదురపయా ప్రాణానేవాస్మందే నైష్ట ప్రాణాపక్రామంది ఆయోజిష్టామయోభవైత్యధర్మాశ్రయంతే ఆవో వైవర్మా దేవతాదేవతాస్మానం పవయంతే ప్రజాపతి ప్రజా ప్రేణాను ప్రావిలదే పునఃసంభవితం నారత్నోత్ సోప్రవీత్ రత్నవదేశాహ పునఃసంభరతి సమగ్రేవాశ్వమేదేనైవ సమపరన్ తదో వైద ఆశ్వమన్ యోశ్వమేదేన యజతే ప్రజాపతిమేవ సంభర శ్రద్ధోతి పురగమాలభతే వైరాజో వై పురుడ విరాజమేవాలభతే అదో అన్నం వై విరాట్ అన్నమేవాంధే అశ్వమాలభతే రాజావత్యో వా అశ్వ ప్రజాపతిమేవాలభతే అదో శ్రేవాయేకజవం శ్రియమేవాంధే సామాలభతే యజ్ఞో వైగో యజ్ఞమేవాలభతే అథో అన్నం వైగో అన్నమేవాంధే అజావీ ఆలభతే భూమ్నే అథో పుష్టిర్వై భూమ పుష్టిమేవాంధే పర్యక్నిరదం మృణంజారణ్యాగస్థోక్షదంజైగుంజాయ ఉభౌ వా ఏకౌ పశు ఆలభ్యేతే యష్టాభవో యష్ట పరమ తేభయే యజ్ఞే భక్త అభీష్ట అభిప్రీతా అభిహిత అభిహుదా భవంతి నైనం తాక్ష్ణవ పడవో యజ్ఞే భక్త అభీష్ట అభిప్రీతా అభిహిత అభిహుదాపుంసంది సోష్మేన ఎదురే యముదైనమేమం వేద ప్రథమేణ వా ఏడ స్తోమేణ లాగ్వా సమృష్టోమేన కృతేనాయానామత్కలేకవింశే ప్రతిష్టాయా ప్రతిష్టది ఏకవిగంగా ప్రతిష్టాయా రసూనందారోహతి రథమో వై పృష్టాని రథమత్సంవత్సర రథోష్వేదం వత్సరే ప్రతిష్టాయ దేవతాభ్యారోహతి శర్పరయ పృష్టం భవన్ వ్యంజనం యచ్చంద అన్యే వా ఏ దేవతమాలభ్యందే ఉదయవ్రామ్యా ఉదయవారణ్యా అహరేవ రూపేణ సమర్థయై అథో అన్నయే వైర బలిత్రియతే తదా అవటమో వా ఏతే యదావయ్యాశ్చే వై సర్వే పటవా యద్రవ్యాయి ద్రవ్యాన్ పడోను సమేగన్నాలపదే తేనైవోభయాన్ పడోనవరుంధే రాజావ్యాభవంది అనవిరిదత్యాభిరిత్యై సౌరేంద్రవత్వేదావదానోపన్యాభవంది అందరయే వ్రహ్మవత్సమవరుంధే సోమాయ స్వరాజ్ఞేనో మహామనస్వాభిరిపందిన పదోనాలపదే అహోరాష్ట్రామభిరిత్యై పడమిర్పాణేణ యజతే సకలం కల్మాషక్తిగిరీకంకయమిదోనాలపదే పడుమిరేణాత్మానసందవర్తయతి పదమిర్పాణేణ్యే యోష్మేదేన యజతే తిరంగాశ్రయో వాదంతాయిత్రు పశోనాలపదే పదుమిరేణాత్మానసందమర్తయతి ఆవాణ యజతేజనాయ ప్రజాపతిరకామయ మహానన్నాదస్యామిది సయరావష్టమేదే మహానన్నాదోపదే సయరావష్టమేదేమో గృహీత మహానేవాన్నాదో భవతి మానదేవై పపామిమాదాంగిన్నో భయద పర్యజతి యజమానమే రాజ్యేణో భయద పరిగన్నాది అన్యే దేవా ఉపరిష్టాత్మాగారా అన్యే దేవాయేదేవేద్యయ్యే యమాగిన్నో భయద పర్యజతి తానేవో భయాన్ ప్రీణాది వైశ్వరేవో వా అయ్యత్రాజావత్యం కురేవత అభిభాగా భాగదేయ్యేత్తయేత్ దేవత్యమదంద్యా ేదాంతగ్రాజ్యమండోగా్యమేది యాేయేన సమర్థయతి తదేవరాజ్యమదంతరాది తదశ్చైతానవాకాంచనందరై ప్రయాదాయేది పంచదర పంచదరవార్థమాదశ్చరాశ్రయా అర్థమాదరస్తంభరాశ్రయ ేవాదరాశ్రయ్యన్నక్షయ్యమేక్షమయముద్ధారముద్ధరామహై అసైతానరి భవామేతి ఏరోహితముదహరంద తదో దేవాభవన్ పరాదురాగోవిదంజుగోదిభ్రాతృవ్యామివోచ్చాత్మనా పరాచభ్రాతృవ్యో భవతి ఓమగ్రహేణ ప్రథమామాగుదింజువోది పటవోమేకోమృత బ్రాహ్మణోగాయ్రాహ్మణ్యా బ్రహ్మ వై బ్రాహ్మణ క్షత్రగం నారణ్య ಬ್ರಹ್ಮಣಾರಕ್ಷತ್ರೇಣ ಶೋಭಯದಶ್ರೀ ಪರಿಜೀತಾಭವತಿ ಸದಾಮೇ ಅವೈತ್ರಾತ್ಮಣೇ ರಾಷ್ಟ್ರಂ ನಮದಯುತಿ ಯಥಾರೈ ರಾಜಾಮಯದೆ ಅಥ ಬ್ರಾಹ್ಮಣಂಜನಾದಿ ಇವಾತ್ರಾತ್ಮನೋ ಗಾಯೇ ಬ್ರಹ್ಮಣೋ ವೈರೋಪಮ ಕರ್ತಾಶ್ಚರಾತ್ರಿ ಬ್ರಹ್ಮಣಾರಕ್ಷತ್ರೇಣ ಜೋಭಯದೋರಾಷ್ಟ್ರಂ ಪರಿಜುಗೀತಂ ಭವತಿ ಸಂಸ್ಕೃತಮಸ್ತಯ ಸಂಬಂಧಿ ಅಮಸ್ಮಿನ್ಕೆ ಮೃತ್ಯು ಅಗಣಯ ಮೃತ್ಯುರೇವಾಸ್ಮಿನ್ಲೋಕೆ ಸಾವಿತ್ರೋ ಭವತಿ ரவிதுஷ்பதோதயேவைனம் விகச்சதி கேதாபிரேவைனம் தேவதாபிர்விகச்சதி அஹதோ ஐவ பவதி ஔஷ்ணம் சரண்யர்வவேத் யதிஷ்டோனச்சாதே பூணாவைஷ்டௌண்யஸ்ய பிதவே ஸ்வயேவைனம் விகச்சதி அஷ்டோனோ ஐவ பவதி ரௌஷ்ணம் சரண்யர்வவேத் யதி மஹதி தேவதாபிமன்யேத ஏதேவாஸ்வயம் தேவதையாபிகஜதி அகதோ ஐவதி வைஸ்தானந்தாதகபாலேயே இயம் மாஸ்வானரா இயமேவைனமர்ச்சி பரிரோதமானயதி ஆஹைவத்ய மகதி யீயே அக்னேவம் மோமுதேஷ்டாகபால சௌரியம் வய வாயவியாஜமானோ வா அஸ்வா அகம்மதா வா ஏதீதா சோமேதாய பிரோக்ஷிதோத்யேதி யதகம் மாமுதே நிர்பவதி அகம்மதயேவதே நமுச்சதே யதமானோ வா அஸ்வா ஏததா வா ஏகப்ரியுச்யதே யத்யா சோமேதாய பிரோக்ஷிதோத்யேதி சௌர்யகம் ரேதா யத் சௌர்யம் வயோ பவதி ேதைவைனோ வா அஸ்வாச்சேதோமேதாய பிரோட்சிதோத்யேதி வாயவியாஜ்யாஜ்யோவைரேவைனபம்சதமர்த்தயதி அசோயீலாஸ்வமே பிராயச்சித்தி கிரியதேன் பவதி ததாஹோ உபநாமுகேனேஷ்யாபிஸ்துஷ்யாத்தாவதாபுணப்பயஞ்சீதேதிவாதாத்தியதேவாதாத்யதே சாப்தாதவதி யாதையாமி ரூரீ கிருதே வகிபவச்சருத பிரணவனப்பயுஜேத்யாவோ வாதரைவ ப்ரஹ்மோதனான் சக்யஸ்தேனேதவேத ப்ரஜாபதர்பாவோதனா யஜ்ஞப்ரஜாபதி உபநாமகேனை யஜ்ஞோபவதி நபாபீயான் பவதி வாரணபவந்தி சாதனமாதாஸ்தம்மத்தரா சம்மத்தரயேவ ப்ரதிதிஷ்டதி ஏனவை ரிபோர்ணாம யஜ்ஞா யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே ஏடவை பிரபோர்நாமயஜ்ஞா சர்வகம் அவைதத்ரோஜஸ்வத்பவதி யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே ஏடவை பயஸ்வாந்நாமயஜ்ஞா சர்வகம் அவைதத்ரோஜஸ்வத்பவதி யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே ஏடவை விஜிருதோ நாமயஜ்ஞா சர்வகம் அவைதத்ரவிதம்பவதி யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே ஏடவை ஜாவ்ருத்தோ நாம யஜ்ஞா சர்வகம் அவைதத்ரவ்யாவ்ருத்தம் பவதி யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே ஏடவை தேஜஸ்வீ நாம யஜ்ஞா சர்வகம் அவைதத்ரவ்யாவ்ருத்தம் பவதி யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே ஏடவை தேஜஸ்வீ நாம யஜ்ஞா சர்வகம் அவைதத்ரவேஜஸ்வீ பவதி யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே ஏடவை ப்ரஹ்மவச்சதீனாம யஜ்ஞா ஆரவேதத்ர ப்ராஹ்மணோ ப்ரஹ்மவச்சதீனாயதே யத்ரைதேன யஜ்ஞேன யஜந்தே ஏடவாதித்யாதீனாம யஜ்ஞா ஆரவேதத்ர ராஜன்யோ தித்யாதீனாயதே யத்ரைதேன யஜ்ஞேன யஜந்தே ஏடவை தீஷ்போணாம யஜ்ஞா தீஷ்வாயுணோ அவைதத்ர மனுஷ்யா பவந்தி யத்ரைதேன யஜ்ஞேன யஜந்தே ஏடவை ஸ்லோக்தோணாம யஜ்ஞா கல்பதே அவைதத்ர ப்ரஜாப்யோ யோகக்ஷேணாத் யத்ரைதேன யஜ்ஞேன யுதந்தே கார்த்தேணாத் வசும் சம்யமயந்தி யஜ்ஞோ வை தாத்யம் யஜ்ஞேன இவை நகம் தமர்த்தயந்தி யாமேனதாம்நாத் தத்ஸௌதானுபதிஷ்டதே யமலோகமேவைனம் கமயதி தாத்யேன கிருத்யதி ஆதேதாத் வசும் சம்யமயந்தி தேனத்தைவ நோனாகம் ரோபம் ரோபேணைவ பசூணவருந்தே ஹிரண்யகசிபுபவதி தேஜதோபரத்யை ஸ்வவர்க்கலோகஸ்யாரிஷ்யாஸ்தி அஸ்வோபவதி ப்ரஜாபதேராஸ்யை அஸ்யவை லோகஸ்ய ரூபம் சாஸ்யம் அந்தரிக்கஸ்ய கிருத்யதீபாதா ஜிவோ ஹிரண்யகசிபு ఇంద్రస్య రుక్మా ప్రజాపతేరస్వా ఇమమేవ లోకంతాస్యేనాహోది అంతరిక్షంగస్య ధీమాసేన శివకుం నిరణ్యకరిగుణా ఆదిత్యకుం రుక్మేణ అశ్వేనైవ మేత్యేన ప్రజాపతే స్థాయుష్కం నరోకదామాప్నోతి ఏదాదామేవ దేవతానం సాయుధ్య సాక్షిదాగం నమాణ లోకదామాప్నోతి యోష్మేదేన యుతతే జబుదైనమేవం వేద ఆదిత్యాంగిరదస్సు వర్గే లోకే స్పర్ధంగిరద ఆదిత్యేభ్యమమాదిత్యమశ్వగ్శ్వేతం భూతం దక్షిణాగమయన్ తే బ్రువన్ ఎన్నోనేష్టవర్యోభూతి తస్మాదకుందవర్యేష్టాక్షయంది తస్మాకేవలో దీయతే ప్రజాపతిరాలబ్ధోస్వే తస్మాదో నామ యశ్వయరీత తస్మాదర్పాణ యోగాయతే తస్మాదీనామరాణోగానాదాదిత్యో నామ అక్షర్వాష్మేదస్యోనిరాయతనం సోజోగేర్యోనిరాయతనం యదస్వమేదే సౌజిత్యముత్తరమేదిముపవపది యోనిమందమేవైనమాయతనమంతం కరోతి తోణిమానాయతనవాన్ భవతి ఏవం వేద ప్రాణావాణు వాదేదో దేవానాం యదస్కాశ్వమేధో ప్రాణావాణావేవాదంతే ఓజోబలం పాదేదో దేవానాం యదస్కాశ్వమేధో ఓజోబలమేవాదంతే అగ్నిర్వాశ్వమేధస్యోనిరాయతనం సోర్యోగ్నిర్యోనిరాయతనం యదస్వమేధే సౌజిత్య ఉత్తరవేది చినోది అష్టాష్టమేధోష్టాష్టమేధయోరేవ ప్రజిష్టతి ప్రజాపతిమేదేవాతరం పఠం భూతం మేధాయా సంబంధ సమాలభ్యోపాదన్య ప్రాదర్యష్టాత్మహైరి ఏకం వా ఏదస్ దేవానామ యత్సంవత్సరా తస్మాదష్టః ప్రస్థాత్సంవత్సరాలభ్యతే జగత్ ప్రజాపతిరాలబ్ధోష్టోభవతి తస్మాదష్టమేధా ప్రజాపతిరాలబ్ధోష్టోభవతి తస్మాదష్టః ప్రజాపతే ప్రజాపతిరాలబ్ధోష్టోభవతి తస్మాదష్టః ప్రజాపతే ప్రజోనామనురూపతమా ఆస్యమస్మత్ప్రతిరోపజాయతే ఏవం వేద సర్వాణి భూతాని సంవృత్యాలభరే సమేణం దేవాస్తేదేష్టం మవచ్చదాయ అరుణ్యి యోష్టమేధేన యజతే జగుదైనమేవం వేద ఏదాదేవాయేణ ైరోపేణ పురస్తామేవేణాప్నోది సర్వజయది యోష్టమేదేన యుజతే సౌజన్యమేవం వేద సోమాష్టమేత్యోమణి వేద అస్వస్థైవేత్యోమల్లోమంజుభోతి అహోరాశ్వేవాస్వస్థమేత్యోమణి సాయం ప్రాదజ్జుభోతి అస్వస్థైవేత్యోమల్లోమంజుభోతి ఏదనుగృతి అష్టమై పురా అస్వస్థమేత్యోమల్లోమంజుక్తి సోమాస్వస్థమేత్యపదే వేద అష్టస్థైవేత్యపదేవదే జుహోతి అదో వారిత్యోస్వ సామనీయమా Yeah.